ప్రత్యగ్నిరుషదశ్చేకీతానో బోధివిప్రహపదవీ కవీనా పృథుపాజాదేవజద్భిస్ సమిద్ధో పద్వారాతమసో వన్హీరావః రేద్వగ్నిర్వావృధే స్తోమేభిర్గేర్భిస్తో దృఢాన్నవస్య ముక్తైః పూర్వీర్దస్య సందృతస్తకానః సందూతవద్యోజుషసో విలోకే అధాయజ్ఞర్మానోషేషు విక్ష్వా అపాంగర్భో మిత్రరితే నసాధన్మే ఆహర్యతో జతః సాన్వస్థాసభూద్ విప్రోహవ్యామతీనా మిత్రో అగ్నిర్భవతి యత్సమిద్ధో మిత్రో దావరుణో జాతవేదాః మిత్రోధ్వరిజవ్రీషితో దమో నా మిత్రసింధూ నాముతపర్వతానా పాది ప్రియం రిపోగ్రం పదం వే పాది జహ్వశ్చరణం సూర్యస్య పాదినాభా సప్తశీర్ణమగ్ని పాతి దేవానాముపమానవృష్వ్రయీర్జం చారుణామ విశ్వాని దేవో భజనాని విద్వాని సదర్శర్మ ఘతవత్పదం వేస్తీరక్షత్య ప్రయుచ్చన్ ఆయోనిమగ్నిర్ఘతమంతమస్థా పృథప్రగానముసందముషాన ీజ్యాశ్వపక పునఃపునర్మాతరానవ్యాసీక సద్యో జాతపోషధీభిర్వక్షేయీవర్ధంతి ప్రస్వో ఘృతేన ఆప ఇవ ప్రపదా శుంభమానాగ్ని పిత్రోరుపస్థే ఉదృష్టుక సమిధాయో అద్యోత్వం దివో అధినాభా పృథివ్యా మిత్ర అగ్నిరేడ్యో మాతరిశ్వాదూతపక్షజ్ఞజథాయదేవాన్ ఉదస్తంభీ సమిధానాగవృష్వోగ్నిర్భవన్ముత్తమోరోచనానాపరీ మాతరిశ్వాగుహాసంతం అవ్యవహం సమీధే ఇలామగ్నే పురుదం సంశ్వత్తమం భవమానాయ సాధ శ్యాన్న సూనుస్తనయో విజామాగ్నే సాధే సుమతిర్భూత్వస్మే ప్రకారవో మననావచ్చమానాదేవద్రీతీర్ణయతదే వయంతా దక్షిణావాగ్వాజినీ ప్రాచేదిహవిర్భరం జగ్నయే ఘృతాజీ ఆరోదసీ అవృణాజాజమానభూత ప్రవిద్ధను ప్రయజ్యో జిమశ్చేదగ్నే మహిళా పృథివ్యా వచ్చ్యంతాంతే వన్నాయ సప్తజిహ్వా యోశ్చత్వా పృథివీ యజ్ఞయా సో నిహోతారం దాధయంతే తమాయ విశోమానుషీర్దేవయంతీ ప్రజస్వతీరీలతే శుక్రమర్తి మహాన్ సదస్తే ధ్రువానిషత్వోంతర్జామాహీనే హర్యమాన ఆశ్రే స్వపత్నీ అజరే అమృతే స్వభర్దుఘే మురుఘాయస్య ధేను ప్రదాతే అగ్నే మహతో మహాజలవక్రద్వారోదసీ ఆతదంథ సంధూతో అభవో జాయమానస్వం నేతృషభజర్షణీనా వాకేశినా జోగ్యాభిర్ఘతశ్రువారోహీతాధురిధిష్ అథావేవాన్ దేవ విశ్వాన్ సద్ధరాగృణి జాతవేద ఇవశ్చిదాదే రుచయంత రోగాభుషో విభాతిరో భాతి పూర్వీ అపోయదగ్నవుషధగ్వనేషు హోతర్మంత్రస్య పనయంత దేవాః గురౌ వాజే అంతరిక్షే మదంతి దివో వాజే రోచనే సంతి దేవాః ఊమా వాజే సుగవాసో యజక్త్రాయే విరే రథ్యో అగ్నే అశ్వాః వైభీరగ్నే సరథం యాహ్యర్వాథం వా విభవో హ్యశ్వాత్రీవత్రం సదం త్రీశ్చ దేవానరుష్వధమావాహమాదయస్వ సహోదాయస్య రోదజేజు దుర్వీ యజ్ఞం యజ్ఞమభివృధే గృహీత రాజీరధ్వరేవతస్తత సుమేకే ఋతావీరుతజాతస్య సత్యే ఇలామగ్నే పురుదం ధ్వం సలింగోశ్వత్తమం హవమానాయ సాధ సూనస్తనయో విజావాగ్నే సాధే సుమతిర్భూత్వస్మే భద్రం నో అపీవాతయమనా హరి ఓయ ఆరుశ్రీ పృష్టస్య ధాతేర మాతరా వివిధు సప్తవాణీ పరీక్షితా పితరా సంచరే ప్రసరే దీర్ఘమాయు ప్రజక్షే జిభక్షతో ధేనవో విష్ణో అశ్వాదేవీరాతస్థో మధుమద్వహంతి సదాక్షేమయంతం పర్యేకాచరదివర్తలింగౌ ఆసీమరోగస్సుయమాభవంతిపతిస్తిగిత్వాజివిద్రజీనా ప్రణీలపృష్టో అదతస్య ధాతేస్తావాసయత్పురుధ ప్రాజీక మహిత్వాష్టమూర్జయంతీరజం భూయమానం వహతో వహంతి జంగేభిర్దిద్యుదాన సధస్తేకామివరోదసీ ఆవివేశ జానంతి విష్ణో అరుడస్వదేవముదభ్రధ్రస్య సాసనేరణంతి జ్యోరుచస్సుచో రోచమానాయిలాజేషాం కన్యామాహీ నాగీ ఉతో పితృభ్యాం ప్రవిదానుఘోషం మహోమహద్భ్యామనయంత సూషం వృక్షయత్రపరిధాన భక్తోరణస్వం ధామ జరితుర్వపక్ష అధ్వర్యుభిః పంచభిః సప్తభిప్రాప్యం రక్షంతే నిహీతం పదం మే రాంచో మదం చుక్షణో అధుర్యా దేవా దేవానామనే వ్రతాగు దైవ్యాహోదారార్ప్రథమాంజనంజే సప్త వృక్షాసస్వధయా వదంతి ఋతం సంసంతృతమిరణవ్రతపాదీధ్యానాయంతే మహే అత్యాయ పూర్వీర్వృష్ణే చిత్తాయ రస్మయస్వయామా దేవాహోదం మంత్రతరస్తిహిత్వాన్నో దేవాన్ రోదజీయేహవక్షి వృక్ష ప్రయజోద్రవిహస్వాచస్సుకేతవృషసో రేవదూషు ఉదోజీరగ్నే మహినా పృథివ్యా కృతం చిరే రసందం మహేదసస్య ఇలామగ్నే పురుదం సం సలింగో శశ్వత్తమం భవమానాయ సాధ స్యాన్న సూనుస్తనాయో విజావాగ్నే సాధే సుమతిర్భూత్వస్మే అంజన్ ద్విత్వమధ్వరేదే భయంతో వనస్పతే మధునా దీవ్యేన యూర్ధ్వస్తిష్టాద్రవిరేగదత్తాద్యద్వాక్షయో మాతురస్యాపస్థే సమిద్ధస్య శ్రయమానః పురస్తాద్బ్రహ్మమన్వానో అజరం సువీరం భారే అస్మదమజింబాధమానగుచ్ఛ్రాయస్వ మహతే సౌభాగాయ ఉచ్ఛ్రాయస్వ వనస్పతే వష్మన్ పృథివ్యా అధి సుమేది మీయమానో వచ్చోధాయజ్ఞమాహసే యువాసువా పరివేతాగాశ్రేయాన్భవతి జాయమాన సంధీరాసక్కమయమున్నయంతి స్వాధ్యో మనసాదే వయంతా జాతో జాయతే సుతిహత్వే అన్భాన్ సవర్యా వితతే వర్ధమాన ఉరంతి ధీరా అపసో మనీషా దే భయాభిప్రభుదీయత్వాచం జాన్మో నగో దే భయంతో నిమింగ్యుర్వనస్పతే స్వధీతిర్వాతదక్ష తేనేవాదస్వరామస్తస్థిమాంస ప్రజాపదస్మేది దిగంతు రత్నం యే ఋగ్నాసో అధిక్ష వినిమీతాసో యతశ్రూచ హేనోవ్యంతు వార్యం దేవత్రాక్షేత్ర సాధత ఆదిత్యా రుద్రావసావస్సు నీతాద్యా వాక్షామా పృథివీ అంతరిక్షం సచోడాసో నిజ్ఞమావంతు దేవా భూర్ధ్వం కణ్వంత్వధ్వరస్య కేతుం హంసాయేవ శ్రేయసోజసానా శుక్రావసానా స్వరవో నాగూ ఉన్నీయమానా కవిభిర్పరస్తా దేవా దేవానామపీయంతి పాథాః శృంగాణీవేంగినాం సందృశ్రేషాంతస్వరమృథివ్యాహద్భిర్వామిగమే శోషమాణ అస్మాంతవంతు ప్రసనాజ్యేషు వనస్పత శతవల్సో విరోగతగస్రవల్సామి భయం బ్రూహేమ యన్వయం స్వధీజిస్తేజమాన ప్రణినాయ మహతే సౌభాగాయ సఖాయస్వామృమే దేవం వర్తాసభూతయే అపాన్నపాదం సుభగం సుదీదీజిం సుప్రదోహర్తిమేహతం కాయమానోపనాత్వన్మాతృరజగన్నపః నరత్తే అగ్నే ప్రమృడే నివర్తనం యద్ధూరే సన్నిహ భవః అవిదృష్టం వక్షితా దైవ సుమనాసి ప్రాణ్యేయంతి పర్యన్య ఆసతేయేషాం సఖ్యే అసిశ్రుతః జీవాం సమధిశ్రుతశ్వ దేవతీసశ్చతాః అన్వీమవిందన్నిచిరాసో అద్రుహోప్సు సింహమీవ శ్రుతం సశ్రువాం సమి పద్మనాగ్నిమిచ్ఛాతిరోహీతం ఐరం అయం మాతరిష్వాపరావతో దేవేభ్యో మథితం పరి అగృభ్రత దేభ్యోహమ్యవాహన నిస్వాణ్యజ్ఞాభిపాసే మానుషత భక్త్యమిష్ట్య తద్భద్రం తవ దంసనాపాకాయతి వాసమ సమాత దే సమిద్ధమపి సర్వరే ఆయుహోతా స్వధ్వరం శీలం వాకసోజిషం ఆసుం దూతమ జిగం ప్రత్నమీర్ధ్యం సృష్టి దేవం స పరియత త్రీణి సరాత్రి సహస్రాణ్యగ్నిం ధ్వంసశ్చ దేవానవ జాసపర్యన్ ఔక్షన్ హృదైరస్త్రేణం బలిగిరస్మాదిద్ధోతారణ్యసాదయంత స్వామగ్నేమనేషిణ సంవ్రాజం చర్షణీనా దేవం మత్తాసయుంధతే సమధ్వరే త్వాం యజ్ఞేష్మృత్విజమగ్నే హోతారమీరతే గోపాలస్య దీదిః స్వేదమే సఖాయస్తే దదాసతి సమిధా జాతమేజసే సో అగ్నే ధత్తే సువీర్ఘం సపుష్యతి సకేతురధ్వరాణామగ్నిర్దేవేభిరాగమత్ అంజాన సప్తహోత్రేభిర్హవిష్మతే రహోత్రే భూర్జం వచోగ్నయే భరత బృహత్ దీపాం జ్యోతింషి బిభ్రతేన వేధతే అగ్నిం వర్ధంతు నో గిరోయతో జాయత ముఖ్యా మహే రాజా జగ్రవీణాయ దరిశత అగ్నే యజిష్ఠో అధ్వరే దేవాందే భజతే జజ హోతా భంద్రోభిరాజస్యతిసృధ సన పాపకదీజియజ్ఞమదస్మే సువీర్యం భవాస్తోత్రభ్యో అంతమస్వస్తయే తం త్వా విప్రా విపంచవో జాగ్రవాం సస్సమిన్ధతే అవ్యవాహవమత్యం సహోవృధం అగ్నిర్హోతా పురోహీతోద్భరస్య వితర్షణిః సమేదయజ్ఞమానుషక్ సవ్యపాలమర్త్యముషిగ్ధూతశ్చనోహిత అగ్నిర్ధియాసమన్వతి అగ్నిర్ధియాసచేతతి కేతుర్యజ్ఞస్య భూర్జః అర్థాంహ్యస్య ధరణి అగ్నిం లూనం సరస్కృతం దరాసో జాతమేజసం బన్హిం దేవా కృణ్వత పురేతామగ్నిర్మానుషీనాం దూర్నీరథస్వ దానవాః సాక్వాన్ విశ్వాభియుజః కతుర్దేవానామవృత్తః అగ్నిస్తు విశ్రవస్తవః అభిప్రజాం శివాః సాదాస్వాతస్మోధిమత్యాః క్షయం భావకసోదిషః పరివిశ్వాదిశుధీతాగ్నేరస్య మమన్మాభిః విప్రాసో జాతవేదసః అర్థే విశ్వాజేషుషామహే తే దేవాసయేరీరే ఇంద్రాగ్నే ఆగతం సుతం గీర్భిర్న భోవరేణ్యం అశ్రవాతం ధిజేషిత ఇంద్రాగ్నేజితుసాయోజీగాచేతన అజాపాతమిమం సుతం ఇంద్రమగ్నిం క విచ్ఛదాయజ్ఞస్య జూత్యావృణే రాసోమస్యేహతృం పదాం రోసవృత్రహనాహువే సజిత్వానాపరాజిత ఇంద్రాగ్నేవాజదాతమా ప్రవామచ్చం జుక్షిణో నేధావిదో జరితారాః ఇంద్రాగ్నేయుష ఆవృణే ఇంద్రాగ్నేరవతిం పురో దాసపత్నీరధూనుతం సాగరేకేన కర్మణా ఇంద్రాగ్నే అపరసత్వర్యుమప్రయంతి శీతజాః ఘతస్య పచ్చాను ఇంద్రాగ్నేతమిషానీ మాం సధస్తాని ప్రజాంసి చ యుగో రప్తూర్యం హితం ఇంద్రాగ్నేరోచనాదివః పరివాజేషు భూషతః తద్వాంజేజి ప్రవీర్యం ప్రమో దేవాజాగ్నజే వర్యుష్టమర్చాస్మై గమద్దేవేభిరాసనో జజిష్ఠో బరిహిరాసదత్ ఋతవాజస్య రోదశ్రీదక్షం సచందభూతయాః అభిక్షమం దస్తమీరతేతం సరిష్యంతో వాసే సజంతా విప్రజేషాం సయజ్ఞానామసాహిడః అగ్నింతం బోధుపశ్య తదాతాజోవనీతామఘం స నః శర్మాణి వీతజేర్యచ్ఛతు సంతమా యతో నః పృష్ణమద్వసు దివిక్షిజిభ్యో అప్స్వా దీనివాం సమపూర్జం వస్వీభిరస్యతీతిభిః విక్వాన అగ్నిమింధదేహోదారం విశ్వజిం దిశాం ఉదరో బ్రహ్మన్న విషముక్షేషు దేవభూతమః శన్న శోచా మరుద్ధృతోగ్నే సహస్రసాతమః నూనోరాస్సు సహస్రభత్తోకమత్పుష్టిమద్వసు జుమదగ్నే సువీర్ఘం వరిదిష్టమనుభక్షితం ఆహోతా మంద్రో విశధాన్యస్థాత్ సద్యో యజ్వా కపితమస్స వేధాః విద్యుద్రదస్సహస్పుత్రో అగ్నిః శోచిష్కే సపృథివ్యాం వాజో అశ్రేత్ అజాని తే నమ భుక్తిం జుగస్వరుతా వస్తుభ్యం చేతతే సహస్వః విద్వాన్ ఆవక్షి విజుషో నిగచ్చి మధ్యా బరిహిరూతయే యజత్ర ద్రవదాంత ఉషసా వాజయంతీ అగ్నే వాదస్య పథ్యాభిరచ్చ యత్సీమంచంతి పూర్ణం భవద్భిరా బంధురే వతశ్చతుర్దురోణే నిత్రశ్చతుభ్యం వరుణ సహస్వోగ్నే విశ్వే మరుతః సుమ్నవర్చన్ యోదిషా సహతస్పుత్రతిష్ట అభిక్షితే ప్రసయన్ సూర్యోన్రే భయంతే అద్యర రిమాహి కామముత్తానహస్తానమసోపసజ్య యజిష్ఠే నమనాదాయక్షి దేవానశ్రేధతామన్మనాభిప్రో అగ్నే త్వద్ధిపుత్రదవసో విపూర్వేర్దేవస్వయం ద్యూతయో వివాజాః సహస్రుణం రజన్నా ద్రోభే నమచ సత్యమగ్నే తుభ్యం రక్షత విక్రతో యాజీమాజేవత్తాసో అధ్వరే అకర్మ ం విశ్వస్య సురథస్య బోధి సర్వం తదగ్నే అమృతస్వదేహ విపాచసా పృథునాసో సూచానో బాధస్వద్విషో రక్షసో అమీవా సుశర్మాణో బృహదః శర్మాణి శ్యామగ్నేరహం సుభవస్య ప్రణీతౌ త్వన్నో అస్య ఉడసో జ్యోష్టౌ త్వం సూరకుదీతే బోధి గోపాః జన్మే బలిత్యంతన జంజుష స్వస్తోమం మే అగ్నే ధన్వాసు జాత త్వందచక్షా వృషభాను పూర్వే కృష్ణాస్వగ్నే అరుషో విభాహి అసోమేషి జపర్షిజాత్యం హృధీనో రాజభుసిజో జమిష్ఠ అషారో అగ్నే వృషభో దీదేహి పురో విశ్వా సౌభగాసం జిగేవాన్ యజ్ఞస్య నేత ప్రథమస్య పాజోజ్జాత వేదో బృహదః సుప్రణీతే అథిర్ధాధర్మజరిత పురుణి దేవాంగరచ్చాదీజ్ఞానస్సు మేధా తథోనతస్మిరభివక్షివాజమగ్నే త్వం రోదాసీనః సుమేకే రమీ భయమృగభజిన్భవాజానగ్నే త్వం రోదాసీనః సుదోఘే ఏవే భద్దేవ సుచారుచానో మా నోమర్తస్య దుర్మతి పరిష్టాన్ ఇలామగ్నే పురుదం సంసలింగోశ్వత్తమం నవమానాయ సాధ శాన్న సూనస్తరజో విజావాగ్నే సాతే సుమతిర్భూవత్వస్మే అయమగ్నిస్సు వీర్యస్యేతే మహస్సౌభాగస్య రాజయీశే స్వభక్తస్య గోమదయీశే వృత్తహతానాం ఇమం నరో మరుతస్వస్య తావృథం యస్మిన్ రాజస్య వృధాతః అభియేదం జిగృతనాసుదూఢ్యో విశ్వాః శత్రుమాధభుః సత్వన్నో రాజస్యేజీహిమీఢ్వో అగ్నే సువీర్యస్య సువేద్యం నవరుషష్ఠస్య ప్రజాపాతో నమీవస్య సుష్మినాః చక్రర్జో విశ్వాభువరాభితాశయశ్చక్రర్దేవేష్వాదువాః మా దేవేషు యతాధువీర్యాసం స ఉత గృణా మానో అగ్నేవాసయే మా వీరతాయీరీరథః మా గోదాయై దహతస్త్వక్రమాదిరే భద్రేషాం స్యాగ్రేధి సగ్ధిమాగస్భగ ప్రజాపతో బృహతోహద్భరే సమ్రాజా భూజ సాదృజమయోభునాసుమిధ్యం నయశస్వత సమిధ్యమాన ప్రథమానుధర్మాసమక్తుభిరజ్యతే విశ్వవారః సోదృష్టే సోధృతనిర్నిపావకః సూయజ్ఞో అగ్నిర్యజధాయ దేవాన్ యథాగోత్రమగ్నే పృథివ్యాజథాదివోజాదవేదస్తివాన్యేవాన్మనృష్యజ్ఞం ప్రతిరేమ్యాయోషితవ జాతవేదస్తిస్ర ఆజానీరుషసస్తే అగ్నే తాభిర్దేవానామో యక్షి విద్వానథాభవయజమానాయ సంయో అగ్నిం సుదీతిం సుహృతం గృణంతో నమస్యామస్తేడ్యం జాతమేదః త్వాం దూతమరసింహం యవాహం దేవా కృణ్వన్నమృతస్య నాభిం జగత్వధోదాపూర్వో అగ్నేయజీయాజ్జితా చ సత్తా స్వధయా చ శంభుః తస్యాధర్మ ప్రయజాతిక్రోధానోధాధ్వరం దేవీతౌ సఖే వదఖ్యే పితరే సాధు రుద్రహో వీక్షితయోజనానాం ప్రతి ప్రతీతిర్హదాదరాదీ తమోష్మగ్నే అంతరాం అమిత్రాంతపాసం సమరారుణః పరస్య తపోవసోచికితానో అజిత్తాన్వితే తిష్ఠంతామజరా అజాసాః యుగ్మేనాగ్నయిచ్ఛమానో ఘృతేన జుహోమి హవ్యంతరదేపలాయ యావదీశే బ్రహ్మణా వందమాన ఇమాం ధియం సదశేయాయ దేవీ ఉచ్చోదిలాసరదస్పుత్రస్తుతో బృహద్వయస్సు సమానేషు దేహి దేవదగ్ధే విశ్వామిత్రేషు సంయోన్మన్ బ్రజ్మాతే తన్వాంభూరి కృత్వా ఋధిరత్నం సుసమిదర్ధనానాం సఖేదగ్నే భవసి యచ్చమిద్ధ సోదుర్దూరోణే సుభగస్సువ్రాకరస్రాదిషేవ పూంషి అగ్నిం హోతారం ప్రవీణే భియేధే కృత్సం కవిం విశ్వమిదమూరం సరోజక్షద్దేవతాయన్ రాజే వాజాయమనతే మఘాని రతే అగ్నే హవిష్మజీమి జన్యచ్చా సద్యుమ్నా రాజినీ ఘృతాజీ దక్షిణి దేవతాదిమురానస్వం రాత్రిభిర్వసూభిర్జ్ఞమశ్రే సదేయీయసామనసాత్వోత ఉదశిక్షస్వత్యస్య శిక్షో అగ్నే రాజోనృతమస్య ప్రభూతో భూజామదే సుష్ఠుతగశ్చవస్వాహ భూరే నిగిత్వేతధిరే అనీగాగ్నే దేవస్య గజ్జభోజనాదః ేవరాజుంజవిష్టదర్భోజరాజ్యదివ్యంగజాసి జాహోతారమనజన్ విజేధే నిషాదయంతో నిదథాయ దేవా సత్వన్నో అగ్నే విజయభోజ్యదిశ్రవాం విజయినస్తనూషు అగ్నిపుటదమస్తినాదధిక్రాంద్యోషిషో దేవన్నిరుత్రై సుజ్యోతిడో నృణ్వందు దేవాజోషసో అధ్వరం వసానా అగ్నేత్రీ దేవాజీ గాత్రీ షసస్తాస్తే జిహ్వాదజాత పూర్వీ తిస్రవూతే తన్వో దేవవాతాస్తాభిర్న పాహి గిరో అప్రయుచ్ఛన్ అగ్నే భూరే నిగమజాతవేదో దేవస్వథా గోమృతస్య నామ యాశ్చ మాయా మాయినాం విశ్వమిన్వత్వే పూర్వీ సందసపృష్టబంధో అగ్నిర్నేతా భగాయి వక్షితీనాం దేవీనాం దేవరుతుపారుతా వా సవృత్రాధనజో విశ్వమేదా పరిషద్విశ్వాదేదురితా వృణంతం జిగ్రామగ్నిమృషసం దేవీం బృహస్పతిం వికారం దేవం అశ్వినా విక్రామరుణాభగం వసూన్ రుద్రాదిత్యా ఇహూవే ఇవన్నో యజ్ఞమృతేషు దేహీవాహవ్యాజాతవేదోదృఢస్వ శోకానామగ్నే మేదతో ఘృతశోదప్రాసాన ప్రథమో నిషద్య ఘృతవంత పావకతే శోకాశ్చోదంతి మేదత స్వధర్మం దేవవీతజే శ్రేష్టం నోధేహి వార్యం దుఃఖ్యం శోకాభిదశ్చితోగ్నే విప్రాయతంత శ్రేష్ట సమిధ్యతే యజ్ఞస్ ప్రాభిభ్యం శోదంజద్ధిగో సజీవ స్తోకాసో అగ్నేతో ఘృతస్ కవిదస్తో బృహత భానునాగా హవ్యాజూషస్వమేధిర ఓదిష్టంతే మధ్యతో మేధముద్భృతం ప్రతే భయం దామహే చోదంతి దేవసో స్తోక అధిక్వచిక్ ప్రతిదాందే వసోభి అయం సో అగ్నిర్యస్మ్యాన్ సో భవీంద్ర శ్రుతం దధే జగరే వామసాన సహస్రణం వాజమత్యన్న సత్యం సమాన్ సంగోజాతవేద అగ్నేయత్తే దివివర్త పృథివ్యాదోషధీరుష్మప్సాయ జత్ర ఏనాంతరిక్షముర్వాతసంధ్రేణ భారరన్నమో విచక్షా అగ్నే జివో అన్నమచ్చాజిగాస్యచ్చా దేవా మోజిషే ధృష్ట్యాయే యాచే పరస్తూర్గస్చాపస్తాపతిష్టంపాష్యా అగ్నజ ప్రవణేభిజోష జుషంతమద్రోణమీవాయుషో మహీ ఇలామగ్నేరుదం సం సలింగోశ్వత్తమం హవమానాయ సాధ జ్ఞాన సూనస్తన యో విజావాగ్నే సాజేసు మతిర్భూత్వస్మే నిర్మాదిత సుధీత సధస్తే కవిరద్ధరస్య ప్రణేత జూర్యస్వగ్నిరజరోమనేష్ర్తే అమృతం జాతవేదా అమంతిష్టా భారత దేవదగ్నిం దేవశ్రవా దేవమాత సురక్షం అగ్నే విపస్య విగతాభిరాజేషా నేతాభవతాదనుద్యూన్ దక్షిప పూర్వం శ్రీమయీజనాన్ సుజాతం మాతృషు ప్రియం అగ్నిం స్తూషి దేవ పాతం దేవశ్రభోజోజనా నామ సద్వసీ నిత్వాదేవరా పృథివ్యాయిలాజాస్పదే సూదినత్తే అన్నా నృఢత్వత్యాం మానూఢాపజాజాం సరస్వత్యాం దేవదగ్నే దిదీహి ఇలామగ్నే పురదం సం సలింగో సరస్వత్తమం భవమానాయ సాధ శాన్న సూనస్తయో విజావాగ్నే సాతే సుమతిర్భూత్వస్మే అగ్నేతరస్వృతన అభిమాతీరపాస్య దృష్టరస్తరన్నరాదీర్వచ్చోధారిజ్ఞమాహసే అగ్న ఇలా విద్యతే ప్రీతిహోత్రోమత్య జుషస్వూనో అధ్వరం అగ్నేర్జుమ్నేన జాగృభేదూనబాహుత ఏదం వరిహిస్స సోమమ అర్ధే విశ్వేభిరగ్నిభిర్దేవే ధర్మహయాగిరా యజ్ఞేషు యపూచాజవాహ అగ్నేరాజాజుషే రజం వీరవంతం పరీరసం శిశీహిన సూధుమత అగ్నే దివసూనురసిపచేతాస్తనా పృథివ్యాత విశ్వేదా పృథగ్దేవాహయజిత్వ అగ్నిస్తానోదివీర్యాని విద్వాజ అమృతాజ భూషన్ సనో దేవాహపురుక్షో అగ్నిర్ద్యావా పృథివీ విశ్వజన్నే ఆభాది దేవీ అమృతే అమూర క్షయన్వాజే పురశ్చంద్రో నమోభి అగ్నయింద్రస్తాసుడోరోణే సుతాపాసో యజ్ఞమిహోపజాతం అమర్థంతాసో మపేయాయ దేవా అగ్నే అపాం సమిధ్యతే దురోణేణిత్య సూనో సహసో జాతవేద సహస్రాలి మహయమానభూతి వైశ్వానరం మనసాగ్నిం నిజాయ్యాహవిష్మంతో అనుషత్యం స్వర్విదం సుదానం దేవం రథిరం వాసూయవో గీర్ధీరణ్వం కూసికాసో హవామహే తాం శుభ్రమగ్నిమవ దేహవామహే వైశ్వానరం వాదరిశ్వానముఖ్యం విప్రాం శ్రోతారమదీతిం రఘుష్యతం అశ్వోన గ్రంథం జనేభిస్స విద్యతే వై స్వానరకూషికేభిర్జుగే యోగే సనో అగ్నిస్వీర్జం స్వశ్యం దధాధిరత్నమృతేషుజాగ్రేభిః ప్రజం దువాజాస్తవీభిరగ్రజః శుభే సంవిశ్వా ప్రభాదీరయక్షత విహరుక్షో మరుతో విశ్వమేద సప్రవేపయంతి పర్వతాభ్యా అగ్నిశ్రుయో మరుతో విశ్వకృష్ణయాగ్రమవ జీమహే భయం తే స్వాలినో రుద్రియా వర్షణిర్నిజ సింహానహేటక్రతమశ్రుతానవ రాతం రాతం గణం గణం సుస్తిభిరగ్నేర్భావం మరుతామోజ జీవహే గృహదస్మాదో అనభ్రరాజసో గంతారో యజ్ఞం విదధేషు ధీరాః అగ్నిరస్మిజన్మనా జాతవేద ఘృతం మే చక్షురవృతం ఆదమ్ అర్కస్త్రిధాతో రజసో విమానోజస్రో ఘర్మో హవిరస్మి నామ త్రిభిః పవిత్రైరపూపోజ్యా అర్కం ఘృతామసంజోగిరణ ప్రజానన్ వర్షిష్టం రత్నమృగస్వదాభిరాదిత్యా పృథివీ పరిచయ పశ్యత్ శతధారముత్సవక్షీయమానం విపస్థితం పితరం భక్తానాం మేలిం వదంతం పిత్రోరుపశ్చేతం రోదసీ వివృతం సత్యవాచం ప్రభోవాజ అభిద్యవో భవిష్మంతో ఘృతాచ దేవాంజీగాదిశం నయు ఈడే అగ్నిం విపశ్చితం గిరాజ్ఞస్య సాధనం సృష్టివానం ధితావానం అగ్నే సకేమతే భయం జమం దేవస్య వాజినః అతిద్వేషాం చితరేమ సమిధ్యమానోద్వరే ఏజ్ఞిః పావకజేభ్యః శ్రోతిష్కే సస్తమీమహే రథృపజావత్యో ఘృతజం నిక్స్వాహుతః అగ్నిర్యజ్ఞస్య హవ్యవాడ్ తం దవాధో యతస్రోజ ఇచ్ఛాధియా యజ్ఞవంతః ఆచక్రుమగ్నిమూతజే హోతా దేవో అవత్యః పురస్తాదేతి మాయయా వినసాని ప్రచోదయన్ వాజీ వాజేషు ధీయతే ధ్వరేషు ప్రణీయతే విప్రో యజ్ఞస్య సాధనః ధియా చక్రే వరేణ్యో భూతానాం గర్భమాదధే యక్షస్య పితరం తనా నిత్వాదధే వరేణ్యం దక్షస్యేదాసహస్కృత అగ్నేషు దీర్ఘముదిగం అగ్నిం మప్తురమృతస్య యోగే వరుషాః నిర్ప్రావాజీ సమింధతే ఊర్జోనపాతమధ్వరేది జివాం సముపజ్జవి అగ్నిమీరే కవిక్రతుం ఈరేణ్యా నమస్య స్థిరస్తమాంసి కవిసదః సమగ్నిరిధ్యతే మృషా మృషో అగ్నిస్సమిధ్యతే శోనదే వవాహనః తం హవిష్మంతయీలతే మృషణంతా వయం మృషం మృషణః సమే ధీమహి అగ్నేజేద్యతం బృహత్ అగ్నేజుడస్ నో హవిః పూరోడాసం జాతవేదః భాతః సా వేధీయావసో పురోళా అగ్నేపచతస్తుభ్యం బాఘా పరిష్కృతః మంజూఢస్స యవిష్ట్య అగ్నేభిః పూరోడా సమాహూతం తిరో అన్యం సరాధః సూరరస్య ధ్వరే హితః మాధ్యం దినే సవనే జాతవేద పురోడాస విహక వేజుషస్వ అగ్నే యక్వస్య తప భాగధేజం న ప్రవీణంతి వితథే రుధీరాః అగ్నే త్రిజే సవనే హి కాలీడ పురోడాసం వరదస్సు నవాహూతం దేవేష్వద్ధరం వి పంచజాధారత్రవంతమృతేషు జాగ్రీవిం అగ్నే వృధానాహూతిం పురోడాసం జాతవేదః జుడస్వ తిలో అన్యం అస్తిమధిమంతరమస్తి ప్రజననం కృతం ఏతాం విష్పత్రీమాభరాగ్నిం వంశామ పూర్వధా అరణ్యోర్నిహీతో జాతవేదా గర్భాజి వసుధీతో గర్భిణీషు ీజ్యో జాగ్రపద్భిర్హవిష్పద్భిర్మనుష్యేభిరగ్నిః ఉత్తానాయామవభరాజిగిత్వాన్ సద్య ప్రవీతాభిరణం జాన అరుషస్తూ పౌరుష తస్య బాజిలాయాస్పుత్రో భజుమే జనిష్ట ఇలాయాస్వాపతే భయం నాభా పృథివ్యాధి జాత వేదో నిధి పశ్యగ్నే హవ్యాయ వోఢవే మంథదానర కవిమద్వయంతం ప్రచేత సమృతం సుప్రతీకం యజ్ఞస్య కేతుం ప్రథమం పురస్తాదగ్నిం నరోజనయదాసుదేవం యజీవంతంతి బాహుభిర్విరోచతే స్వరవాద్య ఋషోవనేష్వా చిత్రో నయావన్నశ్వినోరీవృత పరివృణత్యస్మనస్తృణాదహన్ జాతో అగ్నిరోజతే చేతానో భాజీ విప్రః కవిశస్తాను చందేవాసీడ్యం విశ్వమిదం హవ్యవాహమదధురధ్వరేషు సీతోదస్వూ లోకేతి కిత్వాన్ సాధయా యజ్ఞం సుకృతస్య యోనౌ దేవాన్ హవిషాయ దాస్యగ్నే బృహజ్జమానేవయోధా ప్రణోత ధూమం మృడనం సఖాయోశ్రేధంతయుత నవాజమచ్చ అజమగ్నిప్రేతనాశాత్సువీరోజేన దేవాసో అసహంతదస్యూన్ అయం తేజోర్ఋత్వియోయతో జాతో అరోజథా తంజానన్నగ్నాసీదాథానోవర్ధజాగిరా అరోనపాదుచ్యతే గర్భ ఆసురో నరాసంసో భవతి యద్విజాయతే మాతరి స్వాయమీమీత మాతరివాతస్య సర్గో అభవత్సరీమణి సునిర్మథానిర్మతితస్సు నిధానిహీత కవిః అగ్నే స్వధ్వరాగేణు దేవాన్ దేవయతేజ అజీజనన్నమృతం మత్యాసో శ్రేమాణం తరణిం వేదుజంభం తదస్వతారో అగ్రిమస్వమీతే పుమాంసం జాతమభిసంరభంతే సప్తహోదాసనకాతరోచత వాదురుపస్థేయతసో చదూధని అనిమేషతి సురనో దివే దివేయత సూరస్య జఠరాజాయత అమిత్రాయుధో మరుతామివ ప్రజా ప్రథమజా బ్రహ్మణో విశ్వవిద్విదుః యుమ్నవద్బ్రహ్మ కుశికాశయేని రజకాయ గోతమే అగ్నిం సమీధిరే యదద్యత్వా ప్రయతి యజ్ఞే అస్మిన్ హోతస్తిగిత్వో వ్రీడీమహేహ ధ్రువమాయా ధ్రువముదాసమిష్టా ప్రజానన్ విద్వా ఉపాయాయి సోమం భద్రం నో అపి వాదయమనాః ఓ